సూర్యకాంతి పుస్తకం 17వ భాగం. ఇదే గనక నిజమైతే హైడ్రోజన్ సంయోగం అనేది సాధ్యం అవుతుంది. హైడ్రోజన్ సంయోగం 10,000 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత గల సూర్యుని ఉపరితలం మీదే జరుగుతుందని అనుకోనక్కర్లేదు. ఈ సంయోగం సాధారణంగా అధిక ఉష్ణోగ్రత గల కేంద్రం దగ్గరలోనే జరుగుతుంది. సూర్యుని లోపల అధిక ఉష్ణోగ్రత వద్ద పరమాణువులు ముక్కలైపోతాయి. దీనివలన ఎలక్ట్రాన్లు కేంద్రకానికి దూరంగా తొలగిపోతాయి. మధ్యలో కేంద్రకాలు మాత్రం ఒంటరిగా మిగిలిపోతాయి. ఇప్పుడు కేంద్రకాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా రాగలుగుతాయి. కేంద్రాలు అవిచ్ఛిన్న పరమాణువులో ఉన్నప్పుడు అంత దగ్గరగా రాలేవు. అంటే ఉష్ణోగ్రత వలన కేంద్రకాలు మాటిమాటికి ఢీకొంటూ ఉంటాయి. దీనివలన సంయోగం నిరాఘాటంగా సాగుతూనే ఉంటుంది. హైడ్రోజన్ సంయోగం సూర్యుని కేంద్రంలో జరుగుతుంది అని చెప్పినంత మాత్రాన సరిపోదు. అది ఎంత వేగంగా జరుగుతుంది? సంయోగమే గనక చాలా నెమ్మదిగా జరిగితే సూర్యుడు నుంచి ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నంత శక్తి ఉత్పత్తి కాలేదు. ఈ సంయోగం మరీ వేగంగా జరిగితే సూర్యుడు ఒక పెద్ద బాంబులాగా పేలిపోతాడు. సూర్యుని కేంద్రంలో ఉష్ణోగ్రత, పీడనాలు మహోగ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి సూర్యుని కేంద్రంలో కావలసిన కేంద్రక మార్పులు మరియు చర్యలు కాలంతో పాటు ఏ రీతిలో జరుగుతాయి అనే విషయాన్ని లెక్కగట్టడం చాలా అవసరం. ఇది సాధించటానికి ప్రయోగశాల పరిస్థితులలో కేంద్రక చర్యలు ఎలా జరుగుతాయి అనేది నేర్చుకోవటం చాలా అవసరం. అది తెలుసుకున్నాక అలాంటి చర్యలు సూర్యుని లోపల ఎలా జరుగుతాయో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. క్రీస్తు శకము 1930 నాటికి ఈ విధమైన లెక్కలు గట్టడానికి సరిపోయినంత విజ్ఞానం తెలిసింది. హన్స్ ఆల్బర్ట్ బేధే అనే జర్మన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త వీటిని పరిశోధించాడు. సూర్యుని కేంద్రంలో గల పరిస్థితుల వద్ద హైడ్రోజన్ కేంద్రాల వలన వరుసగా కొన్ని ప్రత్యేక కేంద్రక చర్యలు జరుగుతాయి. ఇవి చివరికి హీలియంని ఉత్పత్తి చేస్తాయి. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండటానికి సరిపోయినంత శక్తిని కూడా ఉత్పత్తి చేస్తాయి. సుమారు ఇదే కాలంలో వాన్ సైజ్ సాకర్ అనే జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఇలాంటి సిద్ధాంతాలనే అధ్యయనం చేసి ఇంచుమించు ఇలాంటి నిర్ణయాలకి వచ్చాడు. ఈ విధంగా చిట్ట చివరికి చిక్కుముడి విడింది. సూర్యకాంతి హైడ్రోజన్ సంయోగం వలన ఏర్పడిందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. హైడ్రోజన్ సంయోగము ఎప్పుడూ ఆగిపోదు. సూర్యుడు సుమారుగా 5 బిలియన్ సంవత్సరాల నుంచి ప్రకాశిస్తున్నాడు. అయినా ఇప్పటికీ దానిలో చాలా హైడ్రోజన్ మిగిలి ఉంది. కానీ మరో 5 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడిలో హైడ్రోజన్ బాగా తరిగిపోతుంది. అలాంటి పరిస్థితులలో ఇక భూమి మీద జీవనం అసంభవం అయిపోవచ్చు. కానీ అది భవిష్యత్తులో చాలా దూరంలో ఉంది. మనం దాని గురించి ఇప్పుడు ఆందోళన చెందనవసరం లేదు.